అథ పంచమకాండే పంచమ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. యదేకేనైకేన యద్యదేకేన సద్గుస్థాపయతి సద్గుస్థాపయత్యేకేన యద్యదేకేన సద్గుస్థాపయతి ఏకేన సద్గుస్థాపయతి సద్గుస్థాపయత్యేకేనైకేన సద్గుస్థాపయతి యజ్ఞస్య యజ్ఞస్య సద్గుస్థాపయత్యేకేనైకేన సద్గుస్థాపయతి యజ్ఞస్య సద్గుస్థాపయతి యజ్ఞస్య యజ్ఞస్య సద్గుస్థాపయతి సద్గుస్థాపయతి యజ్ఞస్య సంధత్యై సంధత్యై యజ్ఞస్య సద్గుస్థాపయతి సద్గుస్థాపయతి స్థాపయతీతి సంస్థాపయతి సంపత్తి సంపత్తి యజ్ఞస్య సంపత్యా అవిచ్ఛేదాయ అవిచ్ఛేదాయ సంపత్తి యజ్ఞస్య యజ్ఞస్య సంపత్యా అవిచ్ఛేదాయ సంపత్యా అవిచ్ఛేదాయ అవిచ్ఛేదాయ సంపత్తి సంపత్యా అవిచ్ఛేదాయ ఇంద్రా ఇంద్రా అవిచ్ఛేదాయ సంపత్తి సంపత్యా అవిచ్ఛేదాయ ఇంద్రా అవిచ్ఛేదాయ ఇంద్రా ఐంద్రా అవిచ్ఛేదాయా విచ్ఛేదాయ ఇంద్రా పజవ పజవ ఐంద్రా అవిచ్ఛేదాయా విచ్ఛేదాయ ఇంద్రా పజవ అవిచ్ఛేదాయేత్యవిచ్ఛేదాయా ఇంద్రా పజవ పజవ ఐంద్రా ఐంద్రా పశవోయే పశవ ఐంద్రా ఐంద్రా పశవోయే పశవ పశవోయే ముష్కరా ముష్కరాయే పశవ పశవోయే ముష్కరా ఆజ్ఞేయా అగ్నేజాస్తేన తేనా అగ్నేయాయత్యదా అగ్నేయా అగ్నేయాయత్ృష్టుభత్ృష్టుభో యదా అగ్నేయా అగ్నేయాయత్ృష్టుభః ఆద్యేన్మాద్యేదున్మా యజమానో యజమానో మాధ్యేన్మాధ్యేజమానో నియుత్వదే నియుత్వదే యజమానో మాధ్యేన్మాధ్యేజమానో నియుత్వదే ప్రజాపతేరనురూపత్వాయ సర్వాణి సర్వా సర్వాణ్యనురూపత్వాయానురూపత్వాయ సర్వాణి వై వై సర్వాణ్యనురూపత్వాయానురూపత్వాయ సర్వాణి వై సర్వాణి వై వై సర్వాణి సర్వాణి వా ఏష వై సర్వాణి సర్వాణి వా ఏష రూపాణి రూపాణ్యేష ఏష రూపాణి పశూనాం పశూనాగో రూపాణ్యేష ఏష రూపాణి పశూనాం ప్రతి ప్రతి పశూనాం పశూనాం ప్రత్యా ప్రతి పశూనాం పశూనాం ప్రత్యాలభ్యతే ఆలభ్యతే యజ్జల్లభ్యత ఆలభ్యతే ఏతమేతమేవైనమేనమేవైతమేతమేవైనం వాయోర్నైత్యేదిన వాయోర్వాయోర్నై ఇది దినైతియత్ ప్రజాపత్య ప్రజాపత్యో ప్రజాపత్య పురోడాశ పురోడాశ ప్రజాపత్య ప్రజాపత్య పురోడాశో భవతి భవతి పురోడాశ ప్రజాపత్య ప్రజాపత్య పురోడాశో భవతి ప్రజాపత్య ఇది ప్రజాపత్య పురోడాశో భవతి భవతి పురోడాశ పురోడాశో భవతి తేన తేన భవతి పురోడాశ పురోడాశో భవతి తేన తేన తేన భవతి భవతి తేన ప్రజాపతేర్నైతిదశక పాలో ద్వాదశక పాలో ఎదేద్వాదశక పాల ద్వాదశక పాలో ద్వాదశక పాలో ద్వాదశక పాలస్తేన తేన ద్వాదశక పాలో ద్వాదశక పాలస్తేన ద్వాదశక పాలస్తేన తేన ద్వాదశక పాలో ద్వాదశక పాలస్తేన వైశ్వానరాద్వైశ్వానరాత్తేన ద్వాదశక పాలో ద్వాదశక పాలస్తేన వైశ్వానరాద్వాదశక పాల ఇది ద్వాదశ కపాల తేన వైశ్వానరాద్వైశ్వానరాత్తేన తేన వైశ్వానరాన్న విష్ణు పర విష్ణుః పరమః పరమో విష్ణుర్విష్ణుః పరమో యద్యత్ పరమో విష్ణుర్విష్ణుః పరమో యత్ అష్టాకబాలోష్టాకబాలోగిత్యష్టాకబాలస్తేన తేనాష్టాకబాలోగిత్యష్టాకబాలస్తేన అగ్నేయ అగ్నేయస్తేనాష్టాకబాలోష్టాకబాలస్తేన అగ్నేయ అష్టాకబాలయిత్యష్టాకబాలః తేన అగ్నేయ అగ్నేయస్తేన అష్టాకబాలోష్టాకబాలస్తేన అగ్నేయ తేజస్తేన తేన ఆగ్నేయోయత్రికబాలస్త్రికబాలో యదా ఆగ్నేయ ఆగ్నేయోయత్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రికబాలస్త్రిక కపాల ఇతి త్రీ కపాల తేన వైష్ణవో వైష్ణవస్తేన తేన వైష్ణవ సమృద్ధ్యై సమృద్ధ్యై వైష్ణవస్తేన తేన వైష్ణవ సమృద్ధ్యై వైష్ణవ సమృద్ధ్యై సమృద్ధ్యై వైష్ణవో వైష్ణవ సమృద్ధ్యై యోయ సమృద్ధ్యై వైష్ణవో వైష్ణవ సమృద్ధ్యయ సమృద్ధ్యో యత్ సమృద్ధ్యై సమృద్ధ్యయ కామయేత కామయేత యత్ సమృద్ధ్యై సమృద్ధ్యయ కామయేత సమృద్ధ్యై కామయేత కామయేత యోయ కామయేతస్మిన్నస్మిన్ కామయేత యోయ కామయేతస్మిన్ కామయేతస్మిన్నస్మిన్ కామయేత కామయేతస్మిన్ లోకే లోకేస్మిన్ కామయేత కామయేతస్మిన్ లోకే అస్మిన్ లోకే లోకేస్మిన్నస్మిన్ లోక అగ్నియామృత్యాన్ లోకేస్మిన్నస్మిన్ లోక అగ్నియామృత్యాన్ లోకే లోక అగ్నియామితి చుద్భ్యాన్ లోకే లోక అగ్నియామితి అగ్నియామితి చుద్భ్యామృత్యామితి సై చుద్భ్యామృత్యామితి సహ సంవత్సరం వై సంవత్సరం వై సంవత్సరం వై సంవత్సరం వై సంవత్సరం ముఖ్యము సంవత్సరముఖ్యగో సంవత్సర గో సంవత్సరముఖ్యము భృత్వా భృత్వోక్ష్యగో సంవత్సర గో సంవత్సరముఖ్యము భృత్వా భృత్వోక్ష్యము భృత్వాగ్నిమగ్నిమ భృత్వోక్ష్యము భృత్వాగ్నిమ భృత్వాగ్నిమగ్నిమ భృత్వా భృత్వాగ్నిమగ్నిమ అగ్నిమగ్నించినుతే యథా చినుతే అగ్నిమగ్నించినుతే యథా యథా సామి సామి యథా యథా సామి గర్భో గర్భస్వామి యథా యథా సామి గర్భ సామి గర్భో గర్భస్వామి సామి గర్భో పవద్యతే గర్భస్వామి సామి గర్భో గర్భోపద్యతే గర్భో గర్భోపద్యతే తాదృక్ తాదృగవద్యతే తాదృగే వైవ తాదృగవద్యతే తాదృగే వైవ తాదృక్తాదృగే వదత్తదేవ తాదృక్తాదృగే వదత్ ైశ్వానరం ద్వాదశకబాలం ద్వాదశకబాలం వైశ్వానరమృచ్ఛేదృచ్ఛేద్వైశ్వానరం ద్వాదశకబాలం సంవత్సరం ఆగతే కాల ఆగతే అగ్నిమగ్నిమాగతే కాలే కాల ఆగతే అగ్నిం ప్రవీద ప్రవీత్సో శక్నోద శక్నోత్సో ప్రవీ బ్రవీద ప్రవీత్ ద్రవీదృధ్నవద్ అబ్రవీద ప్రవీదృధ్నవదిది దృధ్నవద్ అబ్రవీద ప్రవీదృధ్నవదిత్ ద్రుధ్నవదిత్సైదిత్సయో యత్సైదిత్సయో యత్సయో మామాయో యో మేత ఇతో మాయో యో మేత ఇతో మా మేత పునః పునరిత మా మేత పునః ఇత పునః పునరిత ఇత పునః సంజనవత్ పునరిత ఇత పునః సంజనవత్ సంజనవత్ సంజనవత్ పునః పునః సంజనవదితి సంజనవత్ పునః పునః సంజనవదితి సంజనవదితి సంజనవత్ సంజనవదితి తందమితి సంజనవత్ సంజనవదితి తందమితి తం దేవా అగ్నిరగ్నిష్కం జీవాన్ జీవాని వై వా జీవాన్ జీవాని వై వా జీవాన్ జీవాని వై వా జీవాన్ జీవాని వై వా అగ్నిరగ్నిర్వా ఇది దివా అగ్ని వా అగ్నిరగ్నిర్వైవ అగ్నిశ్చీయతే క్షీయతే అగ్నిర్వైవ అగ్నిశ్చీయతే నిశ్చీయతే దీయతే అగ్నిరగ్నిశ్చీయతే త్రయశ్రయశ్చీయతే అగ్నిరగ్నిశ్చీయతే త్రయ క్షీయతే త్రయశ్రయశ్చీయతే జీయతే త్రయ ప్రాంచ ప్రాంచశ్రయశ్చీయతే జీయతే త్రయ ప్రాంచ ప్రాంచ ప్రాంచశ్రయశ్రయ ప్రాంచశ్రయశ్రయ ప్రాంచశ్రయశ్రయ ప్రాంచశ్రయ ప్రాంచశ్రయశ్రయ ప్రాంచ ప్రాంచశ్రయ ప్రత్యంచ ప్రత్యంచశ్రయ ప్రాంచ ప్రాంచశ్రయ ప్రత్యంచ ప్రత్యంచ ప్రత్యంచశ్రయ త్రయ ప్రత్యంచ ఆత్మాత్మా ప్రత్యంచశ్రయశ్రయ ప్రత్యంచ ఆత్మా ప్రత్యంచ ఆత్మాత్మా ప్రత్యంచ ప్రత్యంచ ఆత్మా సప్తమ సప్తమ ఆత్మా ప్రత్యంచ ప్రత్యంచ ఆత్మా సప్తమ ఆత్మా సప్తమ సప్తమ ఆత్మాత్మా సప్తమ ఏతావంత ఏతావంత సప్తమ ఆత్మాత్మా సప్తమ ఏతావంత సప్తమ ఏతావంత ఏతావంత సప్తమ సప్తమ ఏతావంత ఏవైవైతావంత సప్తమ సప్తమ ఏతావంత ఏవంత ఏవైవైతావంత ఏతావంత ఏవైనమేనమేవైతావంత ఏతావంత ఏవైనం ఏవైనమేనమేవైవైనముష్మిన్నముష్మిన్నేనమేవైవైనముష్మిన్నేనమేవైనముష్మిన్లోకే లోకే ముష్మిన్నేనమేనముష్మిన్లోకే ముష్మిన్లోకే ముష్మిన్నముష్మిన్లోక ఉపోపలోకే ముష్మిన్నముష్మిన్లోక ఉప జీవంతి జీవంతి ప్రజాపతి ప్రజాపతిర్జీవంతి ఉపజీవంతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిర్జీవంతి జీవంతి ప్రజాపతిరగ్నిమగ్నిం ప్రజాపతిర్జీవంతి జీవంతి ప్రజాపతిరగ్నిం ప్రజాపతిరగ్నిమగ్నిం ప్రజాపతి ప్రజాపతిరగ్నిమ చికీషతా చికీషతాగ్నిం ప్రజాపతి ప్రజాపతిరగ్నిమ చికీషతా ప్రజాపతిరిది ప్రజాపతి అగ్నిమ చికీషతా చికీషతాగ్నిమగ్నిమ చికీషత తంతమ చికీషతాగ్నిమగ్నిమ చికీషతతం చికీషత తంతమ చికీషతా చికీషతం పృథివీ పృథివీ నమ చికీషతా చికీషతం పృథివీ పృథివీ పృథివీ తంతం పృథివ్యబ్రవీద బ్రవీత్ పృథివీ తంతం పృథివ్యబ్రవీద ప్రవీన్నమయ్యమయ్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్యేష్య

ధక్ష్యతి ధక్ష్యతి ధక్ష్యతి నాతి ధక్ష్యతి దీత్యతి ధక్ష్యతి నాతి ధక్ష్యతి ధక్ష్యతి ధక్ష్యతి ధక్ష్యతి ధక్ష్యతి ధక్ష్యతి ఇమామిమాగో తథ ఇమామభ్యభీమాగో తథ ఇమామభిమృషద్యమృషద్యాభ్యమృషత్ ప్రజాపతి ప్రజాపతిరమృషద్భ్యా అభ్యమృషత్ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిరమృషద్ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి సాధయతు సాధయతు త్వా ప్రజాపతి ప్రజాపతి సాధయతు సాధయతు సాధయతు సాధయతు తయా తయా సాధయతు త్వా సాధయతు తయా సాధయతు సాధయతు తయా దేవతయా దేవతయా తయా తయా దేవతయాంగిరస్వదంగిరస్వద్దేవతయా తయా తయా ఉపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్రజాపతిరుపకృత్వా ప్ర ప్రజాపతి ప్రజాపతిరనతిదాహాయ ధత్తేన తిదాహాయ ప్రజాపతి తిదాహాయ ప్రజాపతి ప్రజాపతిరనతిదాహాయ ప్రజాపతిరకామయత కామయత ప్రజాపతిరనతిదాహాయ ప్రజాపతిరకామయత అనతిదాహాయేత్యనది దాహాయ ప్రజాపతిరకామయత కామయత ప్రజాపతి ప్రజాపతిరకామయత ప్రప్రాకామయత ప్రజాపతి ప్రజాపతిరకామయత ప్రజాపతిరితి ప్రజాపతి కామేత ప్రప్రాకామేత కామేత ప్రజాయేయజాయేయ ప్రాకామేత కామేత ప్రజాయేయ ప్రజాయేయజాయేయ ప్రప్రజాయేయేతీతి జాయేయ ప్రప్రజాయేయేతి జాయేయేతీతి జాయేయజాయేయేతి సస ఇది జాయేయజాయేయేతి సస ఇది రథ ఏతమేత గోస ఇది రథ ఏతం ఏతమేత గోస ఏత ముఖ్యమేత ముఖ్యమపశ్యద పశ్య దుఃఖ్యమేతమేత ముఖ్యమపశ్యద్ ముఖ్యమపశ్యద పశ్యద్వత్సరం విభర విభస్ సంవత్సర ఘోసం వత్సరమ విభస్తతస్తతో విభస్ సంవత్సర సంవత్సరమ విభస్తత వత్సరమితి సంవత్సరం అవిభస్తతస్తతో విభర విభస్తతో వై వైతతో విభర విభస్తతో వై వై వైతస్తతో వై సత వై తదస్తతో వై సహ వై సై ప్రస వై వై సప్రాజాయత రాజాయత ప్రప్రాజాయత తస్మాదజాయత ప్రప్రాజాయత తస్మాత్ సంవత్సరం సంవత్సరం సంవత్సరం తస్మాత్ తస్మాత్ సంవత్సరం భార్యో భార్య సంవత్సరం తస్మాత్ తస్మాత్ సంవత్సరం భార్య సంవత్సరం భార్య భార్య సంవత్సర సంవత్సరం భార్య ప్రభార్య సంవత్సర సంవత్సరం భార్య ప్ర సంవత్సరమితి సంవత్సరం ప్రభార్య జాయతే జాయత ఏవ ప్రైవ జాయతే జాయతే జాయత ఏవ జాయతే తం జాయతే జాయతే తం వసవో వసవస్తం జాయతే జాయతే తం వసవ వసవో వసవస్తందం వసవో బ్రువన్న బ్రువను వసవస్తందం వసవో బ్రువన్ వసవో బ్రువన్న బ్రువను వసవో వసవో బ్రువన్ ప్రాబ్రువను వసవో వసవో బ్రువన్ ప్రాబ్రువన్ ప్రాబ్రువన్న బ్రువన్ ప్రత్వం ప్రాబ్రువన్న బ్రువన్ ప్రత్వం ప్రత్వం త్వం ప్రత్వమజనిష్టా అజనిష్టా త్వం ప్రత్వమజనిష్టా త్వమజనిష్టా అజనిష్టాస్త్వం త్వమజనిష్టా వయం వయమజనిష్టాస్త్వం త్వమజనిష్టా వయం అజనిష్టా వయం వయమజనిష్టా అజనిష్టా వయం ప్రప్రవయమజనిష్టా అజనిష్టా వయం ప్రాయం ప్రప్రవయం వయం ప్రజాయామహై జాయామహై ప్రవయం వయం ప్రజాయామహై ప్రజాయామహై జాయామహై ప్రప్రజాయామహ ఇదీతి జాయామహై ప్రప్రజాయామహ ఇది జాయామహ ఇదీతి జాయామహై జాయామహ ఇది తంతమితి జాయామహై జాయామహ ఇది తం ఇది తంతమిదీతి తం వసుభ్యో వసుభ్యస్తమిదీతి తం వసుభ్యః వసుభ్యో వసుభ్యస్తంతం వసుభ్యః ప్రప్రవసుభ్యస్తంతం వసుభ్యః ప్రప్రవసుభ్యో వసుభ్యః ప్రాయచ్ఛద యచ్ఛత్ ప్రవసుభ్యో వసుభ్యః ప్రాయచ్ఛద ప్రాయచ్ఛద యచ్ఛత్ ప్రప్రాయచ్ఛత్తంతమ యచ్ఛత్ ప్రప్రాయచ్ఛత్తం తంత్రీణి త్రీణి తం తంత్రీణ్యహాన్యహాని త్రీణి తం తంత్రీణ్యహాని త్రీణ్యహాన్యభిభరురహాన్యభిభరుస్తేన తేనా విభరురహాన్యః అన్యభిభరుస్తేన విభరుస్తేన తేనా విభరుర విభరుస్తేన త్రీణి త్రీణి తేనా విభరుర విభరుస్తేన త్రీణి తేన త్రీణి త్రీణి తేన తేన త్రీణి చ త్రీణి తేన తేన త్రీణి చీణి త్రీణి త్రీణి దశ శతాని శతాని శతాని శతాని శత శతాన్యసృజంతా సృజంత శతాని శతశతాన్యసృజంత త్రయస్త్రిగోషదం త్రిహం భార్యో భార్య స్త్రియహం దస్మాత్మాత్రియహం భార్య అబ్రువన్ ప్రా ప్రబ్రువన్ ప్రయూయం యూయం ప్రాబ్రువన్న బ్రువన్ ప్రయూయం ప్రయోజమజరిధ్వమజరిధ్వం యూయమజనిధ్వమజరిధ్వం యూయం యూయమజనిధ్వం వయమయమజనిధ్వం యూయం యూయమజనిధ్వం వయం జనిధ్వం వయం వయమజనిధ్వమజనిధ్వం వయం ప్రవయమజనిధ్వమజనిధ్వం వయం వయం ప్రవయం వయం ప్రజాయామహే జాయామహే ప్రవయం వయం ప్రజాయామహే జాయామహే జాయామహే ప్రజాయామహ ఇది జాయామహే జాయామహ ఇది తంతమితి జాయామహే జాయామహ ఇది తమ్ ఇది తంతమితి తమాదిత్యేభ్య ఆదిత్యేభ్యస్తమితి తమాదిత్యేభ్య ఆదిత్యేభ్యస్తమాదిత్యేభ్య ప్రప్రాదిత్యేభ్యస్తమాదిత్యేభ్య ప్రాదిత్యేభ్య ప్రప్రాదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాయచ్ఛన్నయచ్చంద్రాదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాయచ్ఛన్నయచ్చంద్ర ప్రాయచ్ఛందం తమయచ్ఛంద్ర ప్రాయచ్ఛందం ఛందం తమయచ్ఛన్నయచ్ఛందం ద్వాదశ ద్వాదశతమయచ్ఛన్నయచ్ఛందం ద్వాదశ ద్వాదశతం ద్వాదశాహాన్యహాని ద్వాదశతం ద్వాదశాహాని ద్వాదశాహాన్యభిభరురవిభరురహాన్యభిభరుస్తేన తేనాభిభరురహాన్యభిభరుస్తేన తేనాభిభరురవిభరుస్తేన త్రీణి చత్రీణి తేన తేన త్రీణి చత్రీణి శతాని చతశతాన్య సృజంతా సృజంత శతాన్య చతశతాన్య సృజంతా సృజంతా సృజంత శతాన్య సృజంత్రయ త్రిగోశతం త్రయ త్రిగోశతమ సృజంతా సృజంత త్రయ త్రిగోశతం సృజంత త్రయ త్రిగోశతం సృజంతా సృజంత త్రయ త్రిగోశతం త్రిగోశతం ద్వాదశాహం తస్మాత్ ద్వాదశాహం భార్యో భార్యో ద్వాదశాహం భార్యః సహస్రం ప్రప్రదహస్రం పశూన్ సహస్రం ప్రప్రదహస్రం పశూన్ పశూన్ సహస్రం పశూనా ఆత్మాజ్ఞాప్నోజ పశూన్ గోదాత్తం పశూనాప్నోతి పశూనాప్నోత్యాప్నోతి పశూన్ పశూనాప్నోతి యదుషా వై యదుషా యదుషా వా ఏషా ఏషా క్రియతే క్రియత ఏషా క్రియతే యదుషా యదుషా క్రియత ఏషా క్రియతే యదుషా యదుషా పచ్యతే పచ్యతే యదుషా యదుషా పచ్యతే యదుషా యదుషా పచ్యతే యదుషా యదుషా పచ్యతే యదుషా యదుషా యదుషా యదుషా విముచ్యతే యదుషా యదుషా విముచ్యతే ముచ్యతే ముచ్యతే యద్యన్ముచ్యతే ముచ్యతే యదుఖోఖాయన్ముచ్యతే ముచ్యతే యదుఖోఖా సా వై వై సోఖోఖా సా వై వై ఏషైషా వై వా ఏషైతర్హ్యేతర్హ్యేషా వై వా ఏషైతర్హి అగ్నిమగ్నిం వై వా అగ్నిం యోగే అగ్నిం వై వా అగ్నిం యోగే అగ్నిం యోగే యోగే అగ్నిమగ్నియోగ ఆగత వయసామితి వయసా సౌర్యా సౌర్యా భవత్యస్య శౌర్యాది శౌర్యా శౌర్యా భవతి భవతి శౌర్యా జుహోతి జుహోతి శౌర్యా భవతి భవతి శౌర్యా జుహోతి శౌర్యాజుహోతి జుహోతి శౌర్యా శౌర్యా జుహోతి చక్షు జుహోతి శౌర్యా శౌర్యా జుహోతి చక్షు జుహోతి చక్షు చక్షు జుహోతి జుహోతి చక్షురేవ చక్షురేవ చక్షురేవాస్మిన్నస్మిన్నేవ ప్రతి ప్రత్యస్మిన్నేవైవాస్మిన్ ప్రతి ప్రతి దాది ప్రతి ప్రతి దాది ద్వ్యర్ధాది ప్రతి ప్రతి దాది ద్విహి ద్వ్యర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జర్జ చక్షుషి సమాన్యా సమాన్యా చక్షుషి సమాన్యా చక్షుషి జుహోతి సమానగో సమానం జుహోతి జుహోతి సమానగో హి సమానం జుహోతి జుహోతి సమానగో హి సమానగో హి సమానగో సమానగో హి చక్షు చక్షు హి సమానగో సమానగో హి చక్షు చక్షు హి చక్షు సమర్థి సమర్థి చక్షు హి చక్షు సమర్థి సమర్థి సమర్థి చక్షు చక్షు సమర్థి దేవాసురా దేవాసురా సమర్థి చక్షు చక్షు సమర్థి దేవాసురా సమర్థి దేవాసురా దేవాసురా సమర్థి సమర్థి దేవాసురా సంయత్తా సంయత్తా దేవాసురా సమర్థి సమర్థి దేవాసురా సంయత్తా దేవాసురా సంయత్తా సంయత్తా దేవాసురా దేవాసురా సంయత్తా ఆసన్నాథం సంయత్తా దేవాసురా దేవాసురా సంయత్తా ఆసన్ సంయత్తా ఆసన్నాథం సంయత్తా సంయత్తా ఆసన్ దేతాసన్ సంయత్తా సంయత్తా ఆసన్ సన్నాసన్ వామం వామంతా సన్నాసన్ వామం వామం వామందేతే వామం వసు వసు వామం వామం వసు సగుంసం వసు వామం వామం వసు సంసగుంసం వసు వసు సన్ని వసు వసు సన్ని సగుం సన్యదత దేవామృత వృంజత వృంజత వామృత దేవా దేవా వామృత వృంజత వామృత వృంజత వృంజత వామృత వామృత వృంజత తత్త వృంజత వామృత వామృత వృంజత తత్ వామృతేది వామృత వృంజత తత్తద వృంజత వృంజత తత్వామృత వామృతస్తద వృంజత వృంజత తత్వామృత తద్వామృతో వామృతస్తద్వామృతో వామభృత్వం వామభృత్వం వామభృతస్తత్తద్వామృతో వామభృత్వం వామృతో వామభృత్వం వామభృత్వం వామభృతో వామభృతో వామభృత్వం యద్యద్వామభృత్వం వామభృతో వామభృతో వామభృత్వం యత్ వామభృత ఇది వామభృతః యద్యద్వామభృత్వం వామభృత్వం వామభృతం వామభృతం యద్వామభృతం వామభృత్వమితి వామభృతం వామభృతం వామభృతం యద్యద్వామభృతముపదధాత్యుపదధాది వామభృతం యద్యద్వామభృతముపదధాతి వామభృతముపదధాత్యుపదధాది వామభృతం వామభృతముపదధాతి వామం వామభృతముపదధాతి వామం వామభృతమిది వామభృతం వామము పదధాత్యు పదధాది వామమే వామము పదధాత్యు పదధాది వామ వామమేవ వామం వామమేవ తయాతయైవ వామం వామమేవ తయా వసుయజమానో యజమానో వసుయజమాన ద్వితీయం ద్వితీయం పరాపతత్ పరాపతద్వితీయం ద్వితీయం పరాపతత్ పరాపతత్ ద్వితీయం ద్వితీయం పరాపతత్ పరాపతత్ ద్వితీయం ద్వితీయం పరాపతత్ పరాపతత్ పరాపతత్ పరాపతత్ పరాపతత్ భవదియమియమభవదసావసావభవదియం భవదియమియమభవదభవదియం వై వా ఇయమియం వై విరాట్ విరాట్ వా ఇయమియం వై విరాట్ విరాట్ విరాట్ వై వై విరాటసావసౌ విరాట్ వై వై విరాటసౌ విరాటసావసౌ విరాట్ విరాటసౌ స్మరాట్ స్మరాటసౌ విరాట్ విరాటసౌ స్మరాట్ విరాటితి అసౌ స్మరాట్ స్మరాటసావసౌ స్మరాట్ యజ్జత్ స్వరాడసావసో స్వరాడ్యత్ విరాజౌ విరాజౌ విరాజౌపదధాతి మే ఇమే ఉపదధాతి విరాజౌ విరాజాపదధాతి మే ఉపదధాతి మే ఇమే ఉపదధాత్యుపదధాతి మే ఏవైవే మే ఉపదధాత్యుపదధాతి మే ఏవాదధాతీత్యుపదధాతి ఇమే ఏవైవే మే ఇమే ఏవోపోపైవే మే ఇమే ఏవోప ఏవోపోపైవైవోపధత్తే ధత్త ఉపైవైవోపధత్తే ధత్తే ధత్త ఉపోపధత్తే యద్యద్ధత్త ఉపోపధత్తే యత్ వై యద్ధత్తే ధత్తే యద్ వై అసావసౌ వై యద్యద్ వా అసౌ వై వా అసౌ రే తో రే తోసౌ వై వా అసౌ రే తహ సించతి సించతి రే తోరేత సించతి తత్తత్ సించతి రే తోరేత సించతి తత్ సింఛతిశ్యాంతత్సింఛతిశ్యాంతత్సదస్యాం ప్రతి ప్రత్యస్యాంతత్తదస్యాం ప్రతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తత్తత్తిష్టతి ప్రతి ప్రతిష్టతి తత్ ప్రదత్తప్రదత్తత్రైవేదాయతే ప్రదత్త ప్రజాయతే జాయతే తాస్తా జాయతే ప్రప్రజాయతే తా ఔషధయ ఔషధయస్తా జాయతే జాయతే తా ఔషధయ ఔషధయ ఔషధయస్తాస్తా ఔషధయో వీరుధ వీరుధ ఔషధయస్తాస్తా ఔషధయో వీరుధ ఔషధయో వీరుధ వీరుధ ఔషధయ ఔషధయో వీరుధ భవంతి భవంతి వీరుధ ఔషధయ ఔషధయో వీరుధ భవంతి భవంతి భవంతి వీరుధ వీరుధ భవంతి తాస్తా భవంతి వీరుధ వీరుధ భవంతి భవంతి తాస్తా భవంతి భవంతి తా అగ్నిరగ్నిస్తా భవంతి భవంతి తా అగ్ని అగ్నిరగ్నిస్తాస్తా అగ్నిరత్యగ్నిస్తాస్తా అగ్నిరత్తి అగ్నిరత్యగ్నిరత్తి యోయోత్యగ్నిరగ్నిరత్తియేమేవ్యోత్యేవేవేవ్యోయేం వేద వేదైవయోయ ఏం వేద వేద ప్రప్రవేద వేద ప్రైవైవ ప్రవేద వేద ప్రైవైవ ప్రప్రైవ జాయత ఏవ జాయతే నాదో నాదో జాయత ఏవైవ జాయతే నాదో భవతి భవత్యన్నాదో నాదో భవతి యో యో భవత్యన్నాదో నాదో భవతి యః భవతి యో రేతస్వీ రేతస్వీ యో భవతి భవతి యో రేతస్వీ రేతస్వీ రేతస్వీ యో యో రేతస్వీ స్యాత్ స్యాత్ రేతస్వీ యో యో రేతస్వీ రేతస్వీ సత్స్వీ రేతస్వీ సత్ ప్రథమాయాం ప్రథమాయాగ సేతస్వీ సత్ ప్రథమాయా ప్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమాయాంద్రథమ సంవత్సరం నకం వత్సరమితి సం వత్స సరం నగం కన్నన కంచన జన కన్నన కంచన జన జనకం కంచన ఇహాగమన్నాగమన్ ఇహేహాగమన్ వీతిహోత్ర వీతిహోత్ర ఆగమన్ విహే ఆగమనవీతిహోత్ర లోకాయ చీయతే లోకాయ చీయతే చీయతే లోకాయ లోకాయ చీయతే యద్యచ్చీయతే లోకాయ లోకాయ చీయతే ఉపధత్తే ప్రాంచం ప్రాంచం ధత్త ఉపోపధత్తే ప్రాంచం ధత్తే ప్రాంచం ప్రాంచం ధత్తే ధత్తే ప్రాంచమేనమేనం ప్రాంచం ధత్తే ధత్తే ప్రాంచమేనం ప్రాంచమేనమేనం ప్రాంచం ప్రాంచమేనం చినుదే చినుద ఏనం ప్రాంచం ప్రాంచమేనం చినుదే చినుతే చినుత ఏనమేనం చినుతే సువర్గ్యస్సువర్గ్యశ్చినుత ఏనమేనం చినుతే సువర్గ్యే సువర్గ్యస్సువర్గ్యశ్చినుదే చినుతే సువర్గ్యో సువర్గ్యశ్చినుదే సువర్గ్యో విశ్వకర్మాదిశాం దిశాం విశ్వకర్మా విశ్వకర్మాదిశాం పతిష్పతర్దిశాం విశ్వకర్మా విశ్వకర్మాదిశాం పతి విశ్వకర్మేతి విశ్వకర్మాం పతిష్పతిర్దిశాం దిశాం పతిస్తపతిర్దిశాం దిశాం పతిస్తపతిష్పతిస్తనోనస్తపతిష్పతిస్తన నస్తన పశోన్ పశోన్నస్తన పశోన్ పశోన్ పశోన్నో నశోన్ పాతు పాతు పశోన్నో నశోన్ పాతు పశోన్ పాతు పాతు పశోన్ పశోన్ పాతు సత పాతు పశోన్ పశోన్ పాతు పాతు సత పాతు పాదు ఓస్మానస్మాన్ సపాతు పాదు ఓస్మాన్ ఓస్మానస్మాన్ సదోస్మాన్ పాతు పాత్వస్మాన్ సదోస్మాన్ పాతు అస్మాన్ పాతు పాత్వస్మానస్మాన్ పాతు తస్మై తస్మై పాత్వస్మానస్మాన్ పాతు తస్మై పాతు తస్మై తస్మై పాతు పాతు తస్మై నమో నమస్తస్మై పాతు పాతు తస్మై నమః తస్మై నమో నమస్తస్మై తస్మై నమః ప్రజాపతి ప్రజాపతిర్ నమస్తస్మై తస్మై నమః ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిర్ నమో నమః ప్రజాపతి రుద్ర రుద్ర ప్రజాపతిర్ నమో నమః ప్రజాపతి రుద్ర ప్రజాపతి రుద్ర రుద్ర ప్రజాపతి ప్రజాపతి రుద్రో వరుణో వరుణో రుద్ర ప్రజాపతి ప్రజాపతి రుద్రో వరుణ ప్రజాపతిరితి ప్రజాపతి రుద్రో వరుణో వరుణో రుద్రో రుద్రో వరుణోగ్నిరగ్నిర్వరుణో రుద్రో రుద్రో వరుణోగ్ని వరుణోగ్నిరగ్నిర్వరుణో వరుణోగ్నిర్దిశాన్ దిశామగ్నిర్వరుణో వరుణోగ్నిర్దిశాగ్నిర్దిశాన్ దిశామగ్నిరగ్నిర్దిశాం పతిష్పతిర్దిశామగ్నిరగ్నిర్దిశాం పతి పతిష్పతిర్దిశాన్ దిశాం పతిస్తపతిర్దిశాన్ దిశాం పతిస్తపతిష్పతిస్తనో నస్తపతిష్పతిస్తన నస్తన పశోన్ పశోన్నస్తన పశో పశోన్ పశోన్నో నశోన్ పాతు పాతు పశోన్నో నశోన్ పాతు పశోన్ పాతు పాతు పశోన్ పశోన్ పాతు సస పాతు పశోన్ పశోన్ పాతు సహ పాతు సస పాతు పాదు ఓస్మానస్మాన్ స పాతు పాదు ఓస్మాన్ ఓస్మానస్మాన్ సోస్మాన్ పాతు పాత్మస్మాన్ సోస్మాన్ పాతు అస్మాన్ పాదు పాత్మస్మానస్మాన్ పాదు తస్మై తస్మై పాత్మస్మానస్మాన్ పాదు తస్మై పాతు తస్మై తస్మై పాతు పాదు తస్మై నమో నమస్తస్మై పాతు పాదు తస్మై నమః తస్మై నమో నమస్తస్మై తస్మై నమ ఏతా ఏతా నమస్తస్మై తస్మై నమ ఏతా నమ ఏతా ఏతా నమో నమ ఏతా వై వా ఏతా నమో నమ ఏతా వై ఏతా వై వా ఏతా ఏతా వై దేవతా దేవతా వా ఏతా ఏతా వై దేవతా వై దేవతా దేవతా వై వై దేవతా ఏతేషామేతేషాం దేవతా వై వై దేవతా ఏతేషాం దేవతా ఏతేషామేతేషాం దేవతా దేవతా ఏతేషాం పశూనాం పశూనామేతేషాం దేవతా దేవతా ఏతేషాం పశూనాం ఏతేషాం పశూనాం పశూనామేతేషామేతేషాం పశూనామధిపతయోధిపతయ పశూనామేతేషామేతేషాం పశూనామధిపతయ పశూనామధిపతయోధిపతయ పశూనాం పశూనామధిపతయస్తాభ్యస్తాభ్యోధిపతయ పశూనాం పశూనామధిపతయస్తాభ్యస్తాభ్యోధిపతయోధిపతయస్తాభ్యో వై వైతాభ్యోధిపతయోధిపతయస్తాభ్యో వై వైతాభ్యస్తాభ్యో వా ఏష ఏష వైతాభ్యస్తాభ్యో వా ఏష వా ఏష ఏష వై వా ఏష ఐష వై వా ఏష ఏష ఐష ఏష ఆవృశ్యతే వృశ్యత ఐష ఏష ఆవృశ్యతే ఆవృశ్యతే వృశ్యత ఆవృశ్యతే యో యో వృశ్యత ఆవృశ్యతే యహ్యతే యో యో వృశ్యతే వృశ్యతే యః పశుశీర్షాణి పశుశీర్షాణి యో వృశ్యతే వృశ్యతే యః పశుశీర్షాణి పశుశీ శీర్షాని పశుశీర్షాని యోయ పశుశీర్షాణ్యుపదధాత్యుపదధాతి పశుశీర్షాణి యోయ పశుశీర్షాణ్యుపదధాతి శీర్షాణ్యుపదధాత్యుపదధాతి పశుశీర్షాణి పశుశీర్షాణ్యుపదధాతి హిరణ్యేష్టకా ఉపదధాతి పశుశీర్షాణి పశుశీర్షాణ్యుపదధాతి హిరణ్యేష్టకాశీర్షాణి పశు శీర్షాణి పదధాతి హిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉపదధాత్యుపదధాతి హిరణ్యేష్టకా ఉపోపహిరణ్యేష్టకా ఉపదధాత్యుపదధాతి హిరణ్యేష్టకా ఉపదధాతిత్యుపదధాతి హిరణ్యేష్టకా ఉపోపహిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉపదధాతి దధాత్యుపహిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉపదధాతి హిరణ్యేష్టకా ఇతి హిరణ్య ఇష్టకాదధాతి దధాత్యుపోపదధాత్యేతాభ్య ఏతాభ్యో దధాత్యుపోపదధాత్యేతాభ్య ేతాభ్య ఏదాభ్యో దాతి దాత్యేతాభ్య ఏవైవైతాభ్యో దాతి దాత్యేతాభ్య ఏవేతాభ్య ఏవైవైతాభ్య ఏతాభ్య ఏవ దేవతాభ్యో దేవతాభ్య ఏవైతాభ్య ఏతాభ్య ఏవ దేవతాభ్య ఏవ దేవతాభ్యో దేవతాభ్య ఏవైవ దేవతాభ్యో నమో నమో దేవతాభ్య ఏవైవ దేవతాభ్యో నమః దేవతాభ్యో నమో నమో దేవతాభ్యో దేవతాభ్యో నమస్కరోతి కరోతి నమో దేవతాభ్యో దేవతాభ్యో నమస్కరోతి నమస్కరోతి కరోతి నమో నమస్కరోతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన కరోతి నమో నమస్కరోతి బ్రహ్మవాదిన కరోతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన కరోతి కరోతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదిన కరోతి కరోతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి అగ్నవగ్నౌ వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి అగ్నౌ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంత్యగ్నవగ్నౌ వదంతి వదంత్యగ్నౌ గ్రామ్యాన్ గ్రామ్యానగ్నౌ వదంతి వదంత్యగ్నౌ గ్రామ్యానగ్నౌ గ్రామ్యాన్ గ్రామ్యానగ్నవగ్నౌ గ్రామ్యాన్ పశూన్ పశూన్ గ్రామ్యానగ్నవగ్నౌ గ్రామ్యాన్ పశూన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ ప్రప్రపశూన్ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ ప్రశూన్ ప్రప్రపశూన్ పశూన్ ప్రదధాతి దధాతి ప్రపశూన్ పశూన్ ప్రదధాతి ప్రదధాతి దధాతి ప్రప్రదధాతి శుచా శుచా దధాతి ప్రప్రదధాతి శుచా శుచా శుచా దధాతి దధాతి శుచారణ్యానారణ్యాన్ శుచా దధాతి దధాతి శుచారణ్యాన్ శుచారణ్యానారణ్యాన్ శుచా శుచారణ్యానప్పయత్యర్పయత్యారణ్యాన్ శుచా శుచారణ్యానర్పయతి కిమర్పయత్యారణ్యానారణ్యానర్పయతి కిమర్పయత్యర్పయతి కిందదస్తర్పయతి కిందదస్తదస్తద ఉచ్ఛిగుం షదిశగుం సత్యుత్తదస్తద ఉచ్ఛిగుం షది ఉచ్ఛిగుం షదిశిగుం సత్యుదుచ్ఛిగుం షదీతి షదీతి శిగుం షదిశిగుం షదీతి యద్యదిది శిగుం షదిశిగుం షదీతి యద్ ్యేష్టకా హిరణ్యేష్టకాయ్యేష్టకాయ్యేష్టకా ఉపదధాత్యుపదధాది హిరణ్యేష్టకాయ్యేష్టకా ఉపదధాది హిరణ్యేష్టకా ఉపదధాత్యుపదధాది హిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉపదధాత్యమృతమృతముపదధాది హిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉపదధాత్యమృతం హిరణ్యేష్టక ఇది హిరణ్య ్యమృతమృతముపదధాత్యుపదధాత్యమృతం వై వా అమృతముపదధాత్యుపదధాత్యమృతం వై అమృతం వై వా అమృతమృతం వై హిరణ్యగో హిరణ్యం వా అమృతమృతం వై హిరణ్యం వై హిరణ్యగో హిరణ్యం వై వై హిరణ్యమృతేనామృతేన హిరణ్యం వై వై హిరణ్యమృతేన హిరణ్యమృతేనామృతేన హిరణ్యగో హిరణ్యమృతేన వై వామృతేన హిరణ్యగో హిరణ్యమృతేనైవ అమృతేనైవైవామృతేనామృతేనైవ గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్య ఏవామృతేనామృతేనైవ గ్రామ్యేభ్య గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్య ఏవైవ గ్రామ్యేభ్య పశుభ్యః పశుభ్యో గ్రామ్యేభ్య ఏవైవ గ్రామ్యేభ్య పశుభ్యః గ్రామ్యేభ్యః పశుభ్యః పశుభ్యో గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్యః పశుభ్యో భేషజం పశుభ్యోగ్రామ్యేభ్యోగ్రామ్యేభ్య పశుభ్యో భేషజం భేదజం పశుభ్య పరుభ్యో భేదజం కరోతి కరోతి భేదజం పశుభ్య పరుభ్యో భేదజం కరోతి పశుభ్యైతి పశుభ్యః భేదజం కరోతి కరోతి భేదజం కరోతి నన కరోతి భేదజం కరోతి న కరోతి నన కరోతి కరోతి నైనాన్న కరోతి కరోతి నైనాన్ హినస్తి ప్రాణ ప్రాణో హినస్తి ప్రాణస్తి ప్రాణో వై వై ప్రాణో హినస్తి ప్రాణ ప్రాణో వై ప్రథమా ప్రథమా వై ప్రాణ ప్రాణో వై ప్రథమా ప్రాణ ప్రాణ ప్రథమా ప్రథమా వై వై ప్రథమా స్వయమాతృణ్ణా ప్రథమా వై వై ప్రథమా స్వయమాతృణ్ణా ప్రథమా ప్రథమా స్వయమాతృణ్ణా వ్యానో వ్యాన స్వయమాతృణ్ణా ప్రథమా ప్రథమా స్వయమాతృణ్ణా వ్యాన స్వయమాతృణ్ణా వ్యానో వ్యాన స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా వ్యానో ద్వితీయా ద్వితీయా వ్యాన స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా వ్యానో ద్వితీయా స్వయమాతృణ్ణేతి స్వయం ్యానో ద్వితీయా ద్వితీయా వ్యానో వ్యానో ద్వితీయా పానో పానో ద్వితీయా వ్యానో వ్యానో ద్వితీయా పాన ద్వితీయా పానో పానో ద్వితీయా ద్వితీయా పానస్తృతీయా తృతీయా పానో ద్వితీయా ద్వితీయా పానస్తృతీయా అపాన ఇత్యపానృతీయాను ప్రాణ్యాణ్యాణ్యాణ్యా ప్రథమామన్యా ప్రథమాం ప్రథమామన్యాదన్యాత్ ప్రథమాగస్వయమాతృణ్ణాగస్వయమాతృణ్ణాం ప్రథమామన్యాదన్యాత్ ప్రథమాగస్వయమాతృణ్ణాగస్వయమాతృణ్ణాగస్వయమాతృణ్ణాముపధాయ స్వయమాతృణ్ణాగస్వయమాతృణ్ణాముపధాయ ప్రాణేన ప్రాణేనోపధాయ స్వయమాతృణ్ణాగస్వయమాతృణ్ణాముపధాయ ప్రాణేన స్వయమాతృణ్ణామిది స్వయం ప్రాణేన ప్రాణేనోపధాయోపధాయ ప్రాణేనైవ ప్రాణేనోపధాయోపధాయ ప్రాణేనైవ్యోపాధాయ ప్రాణేనైవ ప్రాణేన ప్రాణేనైవ ప్రాణం ప్రాణమేవ ప్రాణేన ప్రాణేనైవ ప్రాణం ప్రాణేనేతి ప్రాణేన ప్రాణం ప్రాణమేవ ప్రాణగోసగోసం ప్రాణమేవ ప్రాణగోసం ప్రాణగోసగోసం ప్రాణం ప్రాణగో సమర్థయత్యర్థయతి ప్రాణం ప్రాణగం సమర్థయతి ప్రాణమిది ప్రాణం సమర్థయత్యర్థయతి సగం సమర్థయతి వివ్యర్థయతి సగం సమర్థయతి వివ్యర్థయత్యర్థయతి వ్యన్యాదన్యాద్యర్థయత్యర్థయతి వ్యన్యాద్యన్యాద్వితీయామన్యాద్వితీయామన్యాద్వితీయామన్యాద్వితీయామన్యాదన్యాద్వితీయామపధాయోపధాయ ద్వితీయామన్యాదన్యాద్వితీయ ద్వితీయామపధాయ ద్వితీయానేన ద్వితీయామపధాయ వ్యానేన ద్వితీయామపధాయ వ్యానేన వ్యానం వ్యానేనేతి వ్యానం వ్యానమేవ వ్యానగోసగుంసం వ్యానమేవ వ్యానగోసం వ్యానగోసగోసం వ్యానం వ్యానగో సమర్థయత్యర్థయతి సంవ్యానం వ్యానగో సమర్థయతి వ్యానమితి వి అను సమర్థయత్యర్థయతి సగో సమర్థయత్య పాపార్థయతి సగో సమర్థయత్య పాపార్థయత్య పాపార్థయత్యర్థయత్య పాన్యాదన్యాద పార్థయత్యర్థయత్య పాన్యాదన్యాద తృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాముపధాయోపధాయ తృతీయాన్యాదన్యాతృతీయాముపధాయోపధాయ తృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీయాన్యాదన్యాతృతీ బధాయోపధాయ పానేనైవ పానేనైవీవ పానేన పానేనైవ పానమ పానమేవ పానేన పానేనైవ పానమ్ పానేనేత్యవ పానమ పానమేవైవ పానఘోషఘోషమ పానమేవైవ పానఘోషమ్ పానఘోషఘోషమ పానమ పానఘో సమర్థయత్యర్థయతి సమ పానమ పానఘో సమర్థయతి పానమిత్య పానమ్ సమర్థయత్యర్థయతి సగో సమర్థయత్యథో అథో అర్థయతి సగో సమర్థయత్యథో అథో అర్థయత్యర్థయత్యథో ప్రాణై ప్రాణైరథో అర్థయత్యర్థయత్యథో ప్రాణై ప్రాణైరథో అథో ప్రాణైరేవైవ ప్రాణైరథో అథో ప్రజాపతి ప్రజాపతి ప్రజాయత జాయత ప్రజాపతి ప్రజాపతి ప్రజాయత ప్రజాపతి ప్రజాపతి ప్రజాయత ప్రజాపతి ప్రజాపతి ప్రజాయత ప్రజాయత ప్రజాపతి ప్రజాయత ప్రజాయత ప్రజాపతి ప్రజాయత ప్రజాయత ప్రజాపతి ప్రజాయత ప్రజాయత ప్రజాపతి ప్రజాయత ప్రజాయత ప్రజాపతి ప్రజాయత ప్రజాయత ప్రజాపతి ప్రజాయత ప్రజాయత ప్రజాపతి ప్రజాయత ప్రజాయత ప్రజాపతి ప్రజాయత ప్రజాయత ప్రజాపతి ప్రజాయత ప్రజాయత ప్రజాపతి ప్రజాయత ప్రజాయత ప్రజాపతి ప్ర పతితుం పదైవైవాస్పదాస్పదైవైనమేనమేవాస్పదాస్పదైవైనం ఏనమగ్నిమేనమగ్నిమేనమగ్నిమేనమగ్నిమేనమగ్నిం దూతం దూతమగ్నిమేనమేనమగ్నిం దూతం అగ్నిం దూతం దూతమగ్నిమగ్నిం దూతం వృణీమహే వృణీమహే దూతమగ్నిమగ్నిం దూతం వృణీమహే వృణీమహే వృణీమహే దూతం దూతం వృణీమహ ఇతి వృణీమహే దూతం దూతం వృణీమహ ఇతి వృణీమహ ఇతి వృణీమహే వృణీమహ ఇత్యాహేతి వృణీమహే వృణీమహ ఇత్యాహ ఇత్యాహేతిత్యాహ భూత్వా భూత్వా హేతిత్యాహ భూత్వా భూత్వా భూత్వా హూత్వైవైవ భూత్వా హూత్వైవ హూత్వైవైవ భూత్వా భూత్వైవైనమేనమేవ భూత్వా హూత్వైవైనం ఏవైనమేనమేవైవైనం వృణీత ఏనమేవైవైనం వృణీత వృణీతే వృణీత ఏనమేనం వృణీతేగ్నినాగ్నినా వృణీత ఏనమేనం వృణీతేగ్నినాగ్నినా వృణీతే వృణీతేగ్నినాగ్నిరగ్నిరగ్నినా వృణీతే వృణీతేగ్నినాగ్నిరగ్నిరగ్నిరగ్నినాగ్నిస్తగుణసమగ్నిరగ్నిస్తమిధ్యతమగ్నిరగ్నిస్తమిధ్యతే సగోసమిధ్యతేసమిధ్యతేసమాహసమింధే సమాహసమింధే ఇంధ ఏవైనమేనమేవేంధ ఇంధ ఏవైనం ఏవైనమేనమేవైవైనమగ్నిరగ్నిరేనమేవైవైనమగ్నిరగ్నిరేనమేనమగ్నిర్వృత్రాణి వృత్రాణి జంఘనజంఘనవృత్రాణి జంఘనద్వృత్రాణి జంఘనద్వృత్రాణి జంఘనదితి జంఘనదితి జంఘనద్జంఘనదిత్యాహేతి జంఘనజంఘనదిత్యాహేతి ఏవైనమేనమేవైవైనం చినుతే చినుత ఏనమేవైవైనం చినుతే చినుతే చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేనం చినుతే వావ చినుత ఏనమేన రంధ్రాగో రూపాణి రుంధే రూపాణి రుంధే రుంధే రూపాణి రూపాణి రుంధే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో రుంధే రూపాణి రూపాణి రుంధే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో రుంధే రుంధే బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో రుంధే రుంధే బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ కస్మాత్ వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి కస్మాత్ కస్మాత్ వదంతి వదంతి కస్మాత్ సత్యాత్ సత్యాత్ కస్మాత్ వదంతి వదంతి కస్మాత్ సత్యాత్ సత్యాత్ సత్యాత్ కస్మాత్ కస్మాత్ సత్యాత్ యాతయామ్ని సత్యాత్ కస్మాత్ కస్మాత్ సత్యాత్ యాతయామ్ని యాతయామ్ని సత్యాత్ సత్యాత్ యాతయామ్ని యాతయామ్ని రన్యా అన్యా యాతయామ్ని యాతయామ్ని రన్యా ఇష్టకా ఇష్టకా అన్యా యాతయామ్ని యాతయామ్ని రన్యా ఇష్టకా యాతయామ్నేరితి యాతయామ్ని అన్యా ఇష్టకా ఇష్టకా అన్యా అన్యా ఇష్టకా అయాతయామ్ని యాతయామ్ని ఇష్టకా అన్యా అన్యా ఇష్టకా అయాతయామ్ని ఇష్టకా అయాతయామ్ని యాతయామ్ని ఇష్టకా ఇష్టకా అయాతయామ్ని లోకం ప్రణాలోకం ప్రణాయాతయామ్ని ఇష్టకా ఇష్టకా అయాతయామ్ని లోకం ప్రణాయాతయామ్ని లోకం ప్రణాలోకం ప్రణాయాతయామ్ని అయాతయామ్ని లోకం ప్రణేతీతి లోకం ప్రణాయాతయామ్ని అయాతయామ్ని లోకం ప్రణేతి అయాతయామ్నిత్యజాతయామ్ని లోకం ప్రణేతీతి లోకం ప్రణాలోకం ప్రణేత్యైంద్రాజ్ఞీ ఇంద్రాజ్ఞీతి లోకం ప్రణాలోకం ప్రణేత్యైంద్రాజ్ఞీ లోకం ప్రణేతి లోకం ప్రణాయింద్రాజ్ఞీ ఇంద్రాగ్నిత్యైంద్రాగ్నిరిగ్నిత్యైంద్రాగ్నిరాగ్ని ఐంద్రాగ్నిరాజ్ఞైంద్రాగ్ని బార్హస్పత్యా బార్హస్పత్యాహస్పత్యేది బ్రూయాద్ బ్రూయాది బార్హస్పత్యా బార్హస్పత్యేది బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాదిరీది బ్రూయాదింద్రాగ్ని ఇంద్రాగ్ని బ్రూయాదిరీది బ్రూయాదింద్రాగ్ని బ్రూయాదింద్రాగ్ని ఇంద్రాగ్ని బ్రూయాద్ బ్రూయాదింద్రాగ్ని చేంద్రాగ్ని బ్రూయాద్ బ్రూయాదింద్రాగ్ని చంద్రాగ్ని చేంద్రాగ్ని ఇంద్రాగ్ని చహి చేంద్రాగ్ని ఇంద్రాగ్ని చహి ఇంద్రాగ్ని ఇంద్ర అగ్ని చహి దేవానాం దేవానాగోహిత చహి దేవానాం దేవానాం దేవానాగోహి దేవానాం బృహస్పతి బృహస్పతి దేవానాగోహి దేవానాం బృహస్పతి దేవానాం బృహస్పతి బృహస్పతి దేవానాం దేవానాం బృహస్పతిష్ట బృహస్పతి దేవానాం దేవానాం బృహస్పతిష్ట బృహస్పతిష్ట బృహస్పతి బృహస్పతిష్టాయాతయామానో యాతయామానశ్చ బృహస్పతి బృహస్పతిష్టాయాతయామానః యాతయామానో యాతయామానశ్చ జాయాతయామానోను జరవత్యను జరవత్యయాతయామానశ్చ జాయాతయామానోను జరవతి యాతయామానోను చరవత్యను చరవత్యయాతయామానో యాతయామానోను చరవతి భవతి భవత్యను చరవత్యయాతయామానో యాతయామానోను చరవతి భవతి యాతయామాన ఇత్యయాతయామానః చరవతి భవతి భవత్యను చరవత్యను చరవతి భవత్యజామిత్వాయాజామిత్వాయ భవత్యను చరవత్యను చరవతి భవత్యజామిత్వాయాజామిత్వాయ భవతి భవత్యజామిత్వాయానుష్టుభానుష్టుభాజామిత్వాయ భవతి భవత్యజామిత్వాయానుష్టుభాన్వన్మనుష్టుభాజామిత్వాయాజామిత్వాయానుష్టుభానుజామిత్వాయేత్యజామి జరతి జరత్యన్మనుష్టుభానుష్టుభానుజరతి జరత్యన్మనుజరత్యాత్మాత్మా జరత్యన్మనుజరత్యాత్మా జరత్యాత్ ఆత్మాత్మా చరతి చరత్యాత్మా వైవ ఆత్మా చరతి చరత్యాత్మా వై ఆత్మా వైవ ఆత్మాత్మా వైలోకం వృణాలోకం వృణావ ఆత్మాత్మా వైలోకం వృణా వైలోకం వృణాలోకం వృణా వై వైలోకం వృణా ప్రాణ ప్రాణోలోకం వృణా వై వైలోకం వృణా ప్రాణ వృణా ప్రాణ ప్రాణోలోకం వృణాలోకం వృణా ప్రాణో నృష్టుమనృష్టు ప్రాణోలోకం వృణాలోకం వృణా ప్రాణో నృష్టుపు లోకం వృణేతి లోకం వృణా ప్రాణో నృష్టుమనృష్టు ప్రాణ ప్రాణో నృష్టుప్తస్మాత్ తస్మాదనృష్టు ప్రాణ ప్రాణో నృష్టుప్తస్మాత్ ప్రాణ ఇది ప్రాణః తస్మాత్ తస్మాదనృష్టుమనృష్టుప్తస్మాత్ ప్రాణ ప్రాణస్తస్మాదనృష్టుమనృష్టుప్తస్మాత్ ప్రాణస్తు ప్రాణ ప్రాణస్తస్మాత్ ప్రాణ సర్వాణి సర్వాణి ప్రాణస్తస్మాత్ ప్రాణ సర్వాణి ప్రాణ సర్వాణి సర్వాణి ప్రాణ ప్రాణ సర్వాణ్యంగాన్యంగాని సర్వాణి ప్రాణ ప్రాణ సర్వాణ్యంగాని ప్రాణ ఇది ప్రాణః సర్వాణ్యంగాన్యంగాని సర్వాణి సర్వాణ్యంగాన్యన్ వన్వంగాని సర్వాణి సర్వాణ్యంగాన్యను గాన్యన్ వన్వంగాన్యంగాన్యను చరతి చరత్యన్వంగాన్యంగాన్యను చరతి అనుచరతి చరత్యన్వను చరదితాశ్చరత్యన్వను చరదితాశ్చరతి చరదితాస్యాశ్చరతి చరదితాస్య స్యాస్తాస్య సూదోహస సూదోహసో అస్యతాస్తాస్య సూదోహస సూదోహస సూదోహసో అస్యాస్య సూదోహస ఇది సూదోహసో అస్యాస్య సూదోహస ఇది సూదోహస ఇది సూదోహస సూదోహస ఇత్యాహ హేతి సూదోహస సూదోహస ఇత్యాహ సూదోహస ఇది సూదోహస ఇత్యాహ హేతి ఇత్యాహ తస్మాత్ తస్మాదా హేతి ఇత్యాహ తస్మాత్ తస్మాదాహ తస్మాత్ పరుషి పరుషి పరుషి పరుషి తస్మాదాహ తస్మాత్ పరుషి పరుషి తస్మాత్ పరుషి పరుషి పరుషి పరుషి తస్మాత్ పరుషి పరుషి రసోరస పరుషి పరుషి తస్మాత్ తస్మాత్ పరుషి పరుషి పరుషి పరుషి రసోరస పరుషి పరుషి పరుషి పరుషి రసోమకోసోమకోరస పరుషి పరుషి పరుషి పరుషి రసోమం పరుషి పరుషీతి పరుషి పరుషి రసోమకోసోమకోరసోరసోమగ్రీణంతి శ్రీణంతి సోమకోర సోమగ్రీణంతి శ్రీణంది సోమగో సోమగ్రీణంది పృష్ణయ పృష్ణయ శ్రీణంది సోమగో సోమగ్రీణంది పృష్ణయ శ్రీణంది పృష్ణయ పృష్ణయ శ్రీణంది శ్రీణంది పృష్ణయ ఇది పృష్ణయ శ్రీణంది శ్రీణంది పృష్ణయ ఇది పృష్ణయ పృష్ణయ ఇత్యాహేది పృష్ణయ పృష్ణయ ఇత్యాహ ఇత్యాహేది ఇత్యాహాన్నమన్నమాహేది అన్నం వై వా అన్నమన్నం వై వృష్ణి వృష్ణి వా అన్నమన్నం వై వృష్ణి వృష్ణి వృష్ణి వై వై వృష్ణ్యన్నమన్నం వృష్ణి వై వై వృష్ణ్యన్నం వృష్ణి అన్నమన్నం వృష్ణి వృష్ణ్యన్నమే వై వా అన్నం వృష్ణి వృష్ణ్యన్నమే అన్నమే వై వా అన్నమన్నమే వా వై వా అన్నమన్నమే వా వై వై వా వరుంధే రుంధే వై వై వా వరుంధే రుంధే వా వరుంధేర్కోర్కో రుంధే వా వరుంధేర్కహేర్కో ర్కో వై వా అర్కో రుంధేర్కో వై కో వై వా అర్కోర్కో వా అగ్నిరగ్నిర్వా అర్కోర్కో వా అగ్ని వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిరర్కోర్కోర్వై వా అగ్నిరర్కహర్కోర్కోర్కోర్కో నమన్నమర్కోగ్నిరగ్నిరక్కోన్నం అర్కో నమన్నమర్కోర్కోన్నం నమన్నం అన్నమే వైవాన్నమన్నమే వా వైవాన్నమన్నమే వా వై వై వావరుంధే రుంధే వై వై వావరుంధే వరుంధే రుంధే వావరుంధే జన్మన్ జన్మన్ రుంధే వావరుంధే జన్మన్నో జన్మన్ జన్మన్ రుంధే రుంధే జన్మన్ దేవానాం దేవానాం జన్మన్ రుంధే రుంధే జన్మన్ దేవానాం జన్మన్ దేవానాం దేవానాం జన్మన్ జన్మన్ దేవానాం విశో విశో దేవానాం జన్మన్ జన్మన్ దేవానాం విశః దేవానాం విశో విశో దేవానాం దేవానాం విశస్త్రిషు త్రిషు విశో దేవానాం దేవానాం విశస్త్రిషు విశస్త్రిషు త్రిషు విశో విశస్త్రిష్వాషు విశో విశస్త్రిష్వాషుత్రిష్వారోచనే రోచన ఆత్రిషు త్రిష్వారోచనే ఆరోచనే రోచన ఆరోచనే దివో దివో రోచన ఆరో రోచనే దివ రోచనే దివో దివో రోచనే రోచనే దివ ఇది దివో రోచనే రోచనే దివ ఇది దివ ఇది దివో దివ ఇత్యాహేది దివో దివ ఇత్యాహేదిత్యా హేమా నిమానా హేదిత్యా హేమా హేమా నిమానా హేమానే వైవేమానా హేమానేవామానే వైవేమానిమానేవాస్మా అస్మా ఏవేమా ఇమా ఏవాస్మీ ఏవాస్మా అస్మా ఏవైవాస్మై లోకాన్ లోకానస్మా ఏవైవాస్మై లోకాన్ లోకాన్ లోకానస్మా అస్మై లోకాన్ జ్యోతిష్మదో జ్యోతిష్మదో లోకానస్మా అస్మై లోకాన్ జ్యోతిష్మద లోకాన్ జ్యోతిష్మదో జ్యోతిష్మదో లోకాన్ లోకాన్ జ్యోతిష్మదః కరోతి కరోతి జ్యోతిష్మదో లోకాన్ లోకాన్ జ్యోతిష్మదః కరోతి జ్యోతిష్మదః కరోతి కరోతి జ్యోతిష్మదో జ్యోతిష్మదః కరోతి యో యః కరోతి జ్యోతిష్మదో జ్యోతిష్మదః కరోతి యః కరోతి యో యః కరోతి కరోతి యో వై వై యః కరోతి కరోతి యో వై యో వై వై యో యో వారిష్టకానామిష్టకానాం వై యో యో వారిష్టకానామిష్టకానాం వై వారిష్టకానాం ప్రతిష్టాం ప్రతిష్టామిష్టకానాం వై వారిష్టకానాం ప్రతిష్టానాం ప్రతిష్టాం ప్రతిష్టామిష్టకానామిష్టకానాం ప్రతిష్టాం వేద వేద ప్రతిష్టామిష్టకానామిష్టకానాం ప్రతిష్టాం వేద ప్రతిష్టాం వేద వేద ప్రతిష్టాం ప్రతిష్టాం వేద ప్రతి ప్రతి వేద ప్రతిష్టాం ప్రతిష్టాం వేద ప్రతిష్టామిది ప్రతి వేద ప్రతి ప్రతి వేద వేద ప్రత్యేవైవ ప్రతి వేద వేద ప్రత్యేవైవ ప్రతి ప్రత్యేవ తిష్టతి తిష్టత్యేవ ప్రతి ప్రత్యేవ తిష్టతి ఏవ తిష్టతి తిష్టత్యేవైవ తిష్టతి తయాతయా తిష్టత్యేవైవ తిష్టతి తయాతయా తిష్టతి తిష్టతి తయా దేవతయా దేవతయాతయా తిష్టతి తిష్టతి తయా దేవతయా దేవతయా దేవతయాతయాతయా దేవతయాంగిరస్వదంగిరస్వత్ దేవతయాతయాతయా దేవతయాంగిరస్వత్ దేవతయాంగిరస్వదంగిరస్వద్దేవతయా దేవతయాంగిరస్వద్ధ్రువాధ్రువాంగిరస్వద్దేవతయా ప్రతిష్టతి తిష్టత్యేవైవ తిష్టతి.